వర్ణశుధీహం హరమద్య అద్యాష మృళయా మృళయేతి మృళయా తామవస్యు అవస్యురాచకే ఆచకే చకరితీచకే అగ్నే అగ్నే వరుణస్య వరుణస్య విద్వాన్ విద్వాన్ దేవస్య దేవస్య హేళా హేళో అవ అవయాసి జ్యేష్ఠా యాసి జ్యేష్ఠా యాసి జ్యేష్ఠా యజిష్ఠో వన్హీతమ వన్హీతమ సోసూచాన వన్హీతమీ వన్హీతమ సోసూచానో విశ్వాహ విశ్వాద్వేషానగ్నేసి దేశానగ్నేసి ప్రణోముభి ముభ్యస్మత్ అస్మదిత్యస్మత్ సత్వం త్వన్నా నో అగ్నే అగ్నే వమ అవమో భవ భూతీ భూతీ మేజిష్ఠో అసలా ఉషసో జిష్టౌ జిష్టాయి పుష్టౌ అవయక్ష్వన నో వరూణం వరూణాం రరాహానో సుభవో నుభవీ సుహవాహేహి మహిమూషు మాతరం ఓమితరం మాతరాంతు సువ్రతనామితీషు వ్రతనా పత్నీ పత్నీమవసే అవరసే హువేమ హువేమేతే హువేమ ఋక్షత్రమిక్షత్రమిక్షత్రమిర్గేమానమీతి సుతన్మానమితీ సన్మానం అదీతీం సుప్రణీతిం సుప్రణీతిమితీ ప్రణీతిం సుత్రమానం పృథివీం సుత్రమానమితీ త్రమానం పృథివీయేహసం అనేహసాం సుతన్మానం సుతన్మానమదీతిం సుతన్మానమితీ సన్మానం అదీతీయం సుప్రణీతి సుప్రణీతిమితీ ప్రణీతి దైవీయన్నావం నావగ్రస్వరిత్రాం స్వరిత్రామనాగసం స్వరిత్రామితీసు అరిత్రాం అనాగసమశ్రావంతీం అశ్రావంతీమారోహేమ ఆరోహేమ స్వస్తయే స్వస్తయే స్వస్తయే స్వనావమారోహేయం స్వనావమితీసు నావం ఆరోహేయం ప్రేయమశ్రావంతీం అశ్రావంతీమనాగసం అనాగతమిత్యనాగతం సారిత్రాగ్రస్వస్తయే సారిత్రామిదీశ పారిత్రాం స్వస్తయే స్వస్తయే ఆనాహ నో మిత్రావర్ణ మిత్రావర్ణాఘతై విధయ్యోజ్యోతిం గవ్యోతిముక్షతం ఉక్షతమిక్షతం మధ్వాగ్నసి ప్రజాగ్నసి సుక్రతో సుక్రతో ఇది సుక్రతో ప్రబాహవా బాహవాశిశ్రుతం శ్రుతం జీవసే జీవసేన ఆనా ఆనా నో గవ్యోతిం గవ్యోతిముక్షతం ఉక్షతం ఘతేన ఘతేనేది ఘతేన మాజనే జనే శ్రమయతం శ్రవయతం యువానా యువానాశ్రుతం శ్రుతం మే మే మిత్రవర్ణ మిత్రవర్ణాహవా అవేమ ఇమేతీవా సమిద్ధో అగ్ని సమిద్ధైతి సమ్ యుద్ధ అగ్ని సమిధ సమిధాసుమిద్ధ సమిధేతి సమ్ ఇధ సుతమిద్ధో వరేణ్య సుతమిద్ధైతి సుతమిద్ధ వరేణ్యై వరేణ్య గాయత్రీ ఛందా ఛందాయింద్రియం ఇంద్రియం చవీ చౌ చరి అమీ గౌర్వయా వయో దధు దధురితి దధు తను నపాత తను నపాతి తను నపాతే శుచిమూరతనూపా శుచిమూరత శుచి తనూవాశ్చనూవాతి తనూపా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఉష్ణిహా ఛందాయింద్రియం ఇంద్రియం దిత్యవాహి దిత్యవాగౌ దిత్యవాహి దిత్యవాహి గౌర్వయా వయో దధు దధురితి దధు ఇలాభిలగ్ని అగ్నిరేద్యా సోమా సోమో దేవ దేవో అమర్త్య అమర్త్యమర్త్య అనుసృందా అనుసృత్యను సువే ఛందా ఇంద్రియం ఇంద్రియం పంచావి పంచావిర్గౌ పంచావిరి పంచ అవి గౌర్వయా వయో దధు దధురితి దధు సుభగిరగ్ని సుభగిరితి సుభగి అగ్ని పోషన్వాన్ పూషన్వాన్ శీర్ణవర్ణి పూషన్వానికి పూషన్ వాన్ శీర్ణవర్ణిరమత్య శీర్ణవర్ణిరి శీర్ణవర్ణి అమర్త్యమర్త్య బృహదీ ఛందా ఛందా ఇంద్రియం ఇంద్రియం త్రివత్స త్రివత్సో గౌ త్రివత్స ఇది త్రివత్స గౌర్వయా వయో దధు దధురితి దధు దురో దేవీ దేవీ అర్దిశా దిశో మహీ మహీర్బ్రహ్మా బ్రహ్మా దేవ దేవో బృహస్పతి బృహస్పతి బృహస్పతి పంక్తి ఛందా ఛందా ఇహ ఇహేంద్రియం ఇంద్రియం తుర్యవాట్ తుర్యవాడ్గౌ తుర్యవాలితి తుర్య వాట్ గౌర్వయా వయో దధు దధురితి దధు ఉషే యక్ష్మీ ఉషే ఇత్యుషే యక్ష్మీ సుదేశ యక్ష్మీ ఇది యక్ష్మీ సుదేశ సా విశ్వే సుపేషదేవి సుపేష విశ్వే దేవా దేవామర్త్యా అమర్త్యామర్త్యా త్రిస్తు ఛందా త్రిస్తు విచిత్రి సువే ఛంద ఇహ ఇహేంద్రియం ఇంద్రియం పష్టవాట్ పష్టవాడ్గౌ పష్టవాలి పష్టవాడ్ గౌర్వయా వయో దధు దధురితి దధు శ్రేయ్యా హోదారా హోదారా విషజా విషజేంద్రేణ ఇంద్రేణ సయుజా సయుజా యుజా సయుజేతి సయుజా యుజేతి యుజా జగతి ఛందా ఛంద ఇంద్రియం ఇంద్రియమనడ్వాన్ అనడ్వాన్ గౌ గౌర్వయా వయో దధు దధురితి దధు తిష్టైరా ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ మరుతా మరుతో విశా విషయితి విశా విరాఛందా విరాయితి విక్రాడ్ ఛంద ఇహ ఇహేంద్రియం ఇంద్రియం ధేను ధేనుర్గౌ గౌవర్ణ నవయా వయో దధు దధురితి దధు కష్టా దురీపా దురీపో అద్భూత అద్భూత ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని పుష్టివర్ధన ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని పుష్టివర్ధనేతి పుష్టివర్ధన ద్విపదా ఛందా ద్విపదేతి ద్విపదా ఛంద ఇంద్రియం ఇంద్రియముక్షా ముక్షా గౌ గౌర్ణ నవయా వయో దధు దధురితి దధు సమితానా నో వనస్పతి వనస్పతి సవిత సవిత ప్రసువన్ ప్రసువన్ భగం ప్రసువన్ ప్రసువన్ భగమిది భగం కపుక్షందా ఛందాయిహ ఇహేంద్రియం ఇంద్రియం వశా వశా వేగతే వేగద్వయాః వయో దదుః దధురితి దదుః స్వాహా యజ్ఞం యజ్ఞం వరుణః వరుణస్సు క్షత్రః సుక్షత్రో భేషజం సుక్షత్రైతి సుక్షత్రః భేషజం కరతి కరలితి కరతి అతిఛందాయింద్రియం అతిఛందాయిత్యతి ఛందా ఇంద్రియం బృహతి బృహలేషభ షభో గౌః గౌర్వయాః వయో దధుః దధురితి దధుః వసంతేన ఋతునా ఋతునా దేవాః దేవా వసవః వసవస్త్రివృతాః త్రివృతాః సుతాః త్రివృతేకి త్రివృతాః సుతాయిత్సుతాః రసంతరేణ తేజసా రసంతరేణేతి రసం తరేణ తేజసా హరిః హరిరింద్రే ఇంద్రే వయః వయో దధుః దధురితి దధుః గ్రీష్మేణ ఋతునా ఋతునా దేవాః దేవా రుద్రాః రుద్రా పంచదశే పంచదశే సుతాః పంచదశ ఇతి పంచ దశే సుతా ఇతి సుతాః బృహతా యశసా యశసా బలం బలాం హరిః హరిరింద్రే ఇంద్రే వయః వయో దధుః దధురితి దధుః వర్షాభిర్ఋతునాః ఋతునాదిత్యాః ఆదిత్యా సోమే సోమే సప్తదశే సప్తదశే స్తుతాః సప్తదశ ఇతి సప్తదశే స్తుతా ఇతి స్తుతాః వైరూపేణ విశా విశౌజసా ఓజసా హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధుః దధురితి దధుః సారదేన ఋతునా ఋతునా దేవాః దేవా ఏకవీంసే ఏకవీంసర్భవాః ఏకవీంస ఇత్యేకవీంసే ర్భవత్సుతాః సుతా ఇతి సుతాః తైరాజేన శ్రియా శ్రియా శ్రియం శ్రియాం హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధుః దధురితి దధుః హేమంతేన ఋతునా ఋతునా దేవాః దేవాస్త్రిణవే ఋణవే మరుతాః ఋణవ ఇతి త్రిణవే మరుతస్తుతాః సుతా ఇతి స్తుతాః బలేన చక్వారీః చక్వారీస్తహ సహో హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధుః దధురితి దధుః శైశిరేణ ఋతునా ఋతునా దేవాః దేవాశ్రయస్త్రీంసే త్రయస్త్రీంసే మృతాః త్రయస్త్రీంస ఇతి త్రయః త్రీంసే అమృతాః సుతాః సుతా ఇతి సుతాః సత్యేన రేవతీః రేవతీరక్షత్రం క్షత్రాం హవిః హవిరింద్రే ఇంద్రే వయాః వయో దధుః దధురితి దధుః హోతా యక్షతే యక్షః సమిధాః సమిధాగ్నిం సమిధేయేతం ఇహ అగ్నిమివ ఇవస్పదే అర్హేస్మినా అశ్వినేంద్రం ఇంద్రాం సరస్వతీం సరస్వతీమజః అజోధూమ్రః ధూమ్రోణ నగోధూమైః గోధూమయ కుమారైః కుమారయద్భేషజం భేషజం మధు మధుషష్ఠైః షష్ఠైర్న న తేజాః తేజా ఇంద్రియం ఇంద్రియం పయాః పయః సోమాః సోమః పరిశ్రుతాః పరిశ్రుతాః ఘృతం పరిశ్రుతేతి పరిశ్రుతాః ఘృతం మధు మధుర్యంతు యంత్వాజ్యస్య ఆజ్యస్య హోతాః హోతర్యజ యజేతి యజ తనూనపా సరస్వతీం తనూనపాది తనూ నపాత్ సరస్వతీమవీ అయం మేష మేషో నభేషజం భేషజం పథా పథా మధూమత మధూమతాభరం మధు మతేతి మధు మత వరం అశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ వీర్యం వీర్యం బదారై బదారైరుపవాకాభిః ఉపవాకాభిర్భేషజం ఉపవాకాభిరిత్యోప వాకాభిః భేషజం తోత్మాభిః తోత్మాభిః పయాః తోత్మాభిరితి తోత్మభిః పయైతి పయాః అరాసాం సన్నా నగ్నహుం నగ్నహుం పతిం పతీం సురయా సురయా భేషజం భేషజం నేతః నేతః సరస్వతీ సరస్వతీ విషక్ విషగ్రథాః రథోనా నచంద్రీ చంద్రశ్వినాః అశ్వినార్వపాః వపా ఇంద్రస్య ఇంద్రస్య వీర్యం వీర్యం బజారైః బజారైరుపవాకాభిః ఉపవాకాభిర్భేషజం ఉపవాకాభిరిత్యుప వాకాభిః భేషజం తోత్మాభిః తోత్మాభిస్పయాః తోత్మాభిరితి తోత్మభిః పయైతి పయాః ఇలేలితః ఈలిత ఆజుహ్వానః ఆజుహ్వానః సరస్వతీం ఆజుహ్వాన ఇత్యా జుహ్వానః సరస్వతీమింద్రం ఇంద్రం బలేన బలేన వర్ధయన్ వర్ధయన్ ఋషభేణ ఋషభేణ గవాః గవేంద్రియం ఇంద్రియమశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజయ్యవైః యవైః కర్కంధూభిః కర్కంధూభిర్మధు కర్కంధూభిరితి కర్కంధూభిః మధులాజైః లాజేయన్న నమాసరం మాసరం పయాః పయైతి పయాః పరిగిరోర్ణం వదాః ఓర్ణం వ్రదాభిషక్ ఓర్ణం వ్రదామితి తిరోర్ణ వ్రదాః విషన్నా సత్యా నా సత్యా విషజాః విషజాశ్వినాః అశ్వినాస్వా అశ్వా శిశుమతీ శిశుమతీ భిషక్ శిశుమతీ శిశుమతీ భిషద్ధేనుః ధేనుః సరస్వతీ సరస్వతీ భిషక్ భిషద్దుహే దుహ ఇంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజం పయాః పయైతి పయాః దురో ఇషాః ఇషః కవశ్యాః కవశ్యో నౌయజస్వతీః యజస్వతీరస్తిభ్యాం అస్తిభ్యాన్న అస్తిభ్యామిత్యస్మిభ్యాం నదురాః దురోదితాః దిశ ఇంద్రాః ఇంద్రో నరోదసీ రోదసీ దుధే రోదసీ ఇది రోదసీ దుధే దుహే దుహే ఇది దుహే దుహే ధేనుః ధేనుః సరస్వతీ సరస్వత్యశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజాం శుక్రం శుక్రన్న నద్యోతీః జ్యోతీరింద్రియం ఇంద్రియం పయాః పయైతి తయాః ఉషేనక్తం ఉషేయిత్యుషే నక్తం దివాః దివాశ్వినాః అశ్వినాతం సంజాతే అంజాతే సరస్వత్యా అంజాతే ఇత్యంజాతే సరస్వత్యాత్యుషిం త్యుషిమింద్రే ఇంద్రేణ న భేషజం భేషజాస్యేనః శ్యేనో నరజసా రజసా కృదా కృదా శ్రియా శ్రియానా మాసరం మాసరం పయాః పయైతి పయాః దేవ్యా హోతారా హోతారా విషజా విషజాశ్వినా అశ్వినేంద్రం ఇంద్రం న జాగ్రేవి జాగ్రేవి దివా దివా నక్తం నక్తం న భేషజైః భేషజైః శూషం శూషాం సరస్వతీ సరస్వతీ భిషక్ భిషత్సీసేన శీసేన దుహే దుహ ఇంద్రియం ఇంద్రియం పయాః పయైతి పయాః తిస్రో దేవీ దేవీయన్న నభేషజం దేషయంత్రయాతవోపసాతవైతిత్రిధాతవః అపసో రూపం రూపమింద్రే ఇంద్రే హిరణ్యయం హిరణ్యయమస్మినా అశ్విలా భారతీ భారతీ వాచా వాచా సరస్వతీ సరస్వతీ మహా మహ ఇంద్రాయ ఇంద్రాయ దుహే ద్వైంద్రియం ఇంద్రియం పయా పయంతి పయా సురేతాసమిషభం సురేతాసమితి సుప్రేతాసం ఋషభం నర్యాపసం నర్యాపసం త్వష్టారం నర్యాపసమితి నర్య అపసం త్వష్టారమింద్రం ఇంద్రామస్తినా అస్తినా ఋషజం బృహజన్నా న సరస్వతీ సరస్వతీ మోజా కోజో నోతి జ్యోతిరింద్రియం ఇంద్రియం వృకా వృకో నరాధస రభసో భిషత్ భిషద్యసా యసస్సురాయ సురాయా భేషజం భేషజగ్గశ్రియా శ్రియానా నమాసారం మాసారం పయా పయైతి పయా వనస్పతీం సమితారం సమితారాం సతక్రాతుం సతక్రాతుం భీమం సతక్రాతుమితి సతక్రాతుం భీమం నా మన్యుం మన్యోం రాజానం రాజానం వ్యాఘ్రం వ్యాఘ్రం నమాసా నమాసాశ్వినా అశ్వినా భామం భామాం సరస్వతీ సరస్వతీ భిషక్ భిషగింద్రాయ ఇంద్రాయ దుహే దుహ ఇంద్రియం ఇంద్రియం పయా పయైతి పయా అగ్నిగ్రస్వాహ స్వాహాజస్ ఆజస్ శోకానాం శోకానాం మేధసాం మేధసాం పృథక్ పృథక్సాగం సాగమస్తిభ్యాం అశ్విభ్యాం మేషం అశ్విభ్యామిత్యశ్విభ్యాం మేషాం సరస్వతీ సరస్వత్యా ఋషభం ఋషభమింద్రాయ ఇంద్రాయ సింహాయ సింహాయ సహసే సహస ఇంద్రియం ఇంద్రియమగ్నిం అనగ్నిం నభేషజం భేషజాం సోమం సోమమింద్రియం ఇంద్రియమింద్రం ఇంద్రాం సుత్రామానం సుత్రామానాం సవితారం సుత్రామానమితి సుత్రామానం సవితారం వరుణం వరుణం విషజాం విషజాం పతిం పతిం వనస్పతిం వనస్పతిం ప్రియం ప్రియం వాసాః వాసో నభేషజం భేషజం దేవాః దేవాజ్జవాః ఆజ్యవాజూషాణః ఆజ్యవాయిత్యాజ్యపాః యుషాణో అగ్నిః అగ్న్యభేషజం భేషజం పయాః పయః సోమాః సోమః పరిశ్రుతాః పరిశ్రుతా ఘృతం పరిశ్రుతేతి పరిశ్రుతా ఘృతం మధు మధువ్యంతో యంత్వాజ్యస్య ఆజ్యస్య హోతాః హోతర్యజ యజేతి యజ అశ్వినోచ్ఛాగస్య ఛాగస్య పపాయాః పపాయా మేధసా మేధసో జుషేతాం జుషేతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ సరస్వతీయం మేషస్య మేషస్య వపాయాః వపాయా మేధసః మేధసో విషతాం విషతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ ఇంద్రమృషభస్య ఋషభస్య వపాయాః వపాయా మేధసః మేధసో విషతాం విషతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ అశ్వినౌ సరస్వతీయం సరస్వతీమింద్రం ఇంద్రాం సుత్రామానం సుత్రామానమిమే సుత్రామానమితి సుత్రామానం ఇమే సోమాః సోమాస్తురామానః సురామానః ఛాయీః ఇచ్చాగేర్న నేషై మేషైరేషభై ఋషభైస్తుతాష్పైర్న నోత్మభిర్లాజై తోక్మభిర్తిక్మభిర్లాజైర్మహస్వంత మహస్వంతో మదా మదామాసరేణ మాసరేణ పరిష్కృతా శుక్రా పరీకృత పరీకృతా శుక్రా పయస్వంత పయస్వంతో మృత మృతా ప్రస్థీతా ప్రస్థీతా ప్రస్థీతా ప్రస్థీతా హో మధుచ్యుతా మధుచ్యుతస్తాన్ మధుచ్యుత మధుచ్యుతా తానశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీంద్రా ఇంద్రశుత్రామా సుత్రామా వృత్ర సుత్రామేతీసు సుత్రామా వృత్ర దిషంతా వృత్రహేతి వృత్ర దిషంతాగ్ని సోమ్యం సోమ్యం మధు మధు విదంతు విదంతు మదంతు మదంతు యంతు యంతు హోతా హోతర్యజ యజేజ అశ్వినోచ్చాగస్ హవిషా అద్యమద్యత మధ్యతో మేధా మేధ ఉద్భృతం ఉద్భృతం పురా ఉద్భృతమిత్యుతి భృతం పురా ద్వేషోభ్య ద్వేషోభ్య పురా ద్వేషోభ్యై ద్వేషా పురా ఔరుషేయ్యా ఔరుషేయ్యా గృహ గృహోగస్తాం మౌనం మౌనం ఘాసేనగ్రాణాయవరస ప్రసమానా ఘాసేనగ్రాణామితి ఘాసే అగ్రాణాయవరస ప్రసమానాజ్ఞసుమక్షరాణాయవరస ప్రసమానామితి యవరస ప్రసమానాక్షరాణాజ్ఞతరుద్రియాణాం సుమక్షరాణామితి సుమతి క్షరాణాం శతరుద్రియాణామగ్నిష్వాత్రానాం శతరుద్రియాణామితి శతరుద్రియాణాం అగ్నిష్వాత్రానాం పీవోవసానాం అగ్నిస్వాత్రానామిత్యగ్ని స్వాత్రానాం పీవోపవసనానాం పార్శ్వతః పీవోపవసనానామితి పీవాః ఉపవసనానాం పార్శ్వతశ్రోణితః శ్రోణిత సీతామతః సీతామత ఉత్సాదతః ఉత్సాదతోంగారంగాత్ ఉత్సాదత ఇత్యోచే సాదతః అంగారంగాదవత్తానాం అవంగారంగాదిత్యంగాత్ అంగాత్ అవత్తానాం కరతః కరత ఏవాశ్వినా అశ్వినా ఘషేతాం ఘషేతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేర్యజ సరస్వతీయం మేషస్య మేషస్య హవిషాః హవిష ఆవర్యతే ఆవర్యద్ఘసతి ఘసత్కరతి కరదేవం ఏవాం సరస్వతీ సరస్వతీ జుషతాం జుషతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేర్యజ ఇంద్రవృషభస్య ఋషభస్య హవిషాః హవిష ఆవర్యతి ఆవర్యద్ఘసతి ఘసత్కరతి కరదేవం ఏవమింద్రాః ఇంద్రో జుషతాం జుషతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేర్యజ వనస్పతిమభిః అభిః పిష్టతమయా పిష్టతమయాభిష్టయా పిష్టతమయేతి పిష్టతమయా రభిష్టయా రశనయా రశనయాధీత అధీత ఎత్రాశ్వినోః అశ్వినోశ్చాగస్య శాగస్య హవిషాః హవిష ప్రియా ప్రియా ధామాని ధామాని సరస్వత్యాః సరస్వత్యా మేషస్య మేషస్యేంద్రస్య ఇంద్రస్య ఋషభస్య ఋషభస్యాగ్నే అగ్నే సోమస్య సోమస్యేంద్రస్య ఇంద్రస్య సుత్రామ్నా సుత్రామ్నస్తమితుః సువితామ్న ఇతి సుత్రామ్నా సవితుర్వరుణస్య వరుణస్య వనస్పతే వనస్పతేర ప్రియా ప్రియా పాఠాగ్నేసి పాఠాగ్నేసి దేవానా దేవానామాజ్యవానా ఆజ్యవానామియత్ర ఆజ్యవానామిత్యాజ్య వానామి యత్రాగ్నే అగ్నేర్హోతు హోతు ప్రియా ప్రియా నామాని నామాని తత్ర తత్రైతాన్ ఏతాన్ ప్రస్తుత్యేవేతి ప్రస్తుత్య ఇవ ఉపస్తుత్యేవోపావస్రక్షతి ఉపస్తుత్యేవేత్యుపస్తుత్య ఇవ ఉపావస్రక్షద్రదీయస ఇవ ఉపావస్రక్షదిత్యుప అవస్రక్షతి తర్భీయస ఇవ పృథ్వీ తర్భీయస ఇవేతి రభీయస ఇవ పృథ్వీ కరాతి కరదేవం ఏవం దేవ దేవో వనస్పతి వనస్పతిర్ద్యుషతాం ద్యుషతాగ్నే హవిః హవిర్హోతా హోతర్యజ యజేతి యజ అగ్నిగ్రస్విష్టకృతం స్విష్టకృతమయాక్ స్విష్టకృతమితి స్విష్టకృతం అయాలగ్నిః అగ్నిర్యక్షతే యక్షత్వం త్వం మహిమానం మహిమానమాయజతాం ఆయజతాం యజతామేజ్యాః యేజ్యాయుషాః యేజ్యాయిత్యా ఇజ్యాః విషశృణోతు శృణోతు సహ స్వోద్ధరా అద్ధరా జాతవేదాః జాతవేదాయుషతాం జాతవేదాయితి జాత వేదాః యుషతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేజ దేవం వైభిః వైభిః సరస్వతీ సరస్వతీ సుదేవం సుదేవమింద్రే సుదేవమితి సుదేవం ఇంద్రే అశ్వినా అశ్వినేశ్వినా తేజో నక్షో చక్షురక్షో అక్షోర్బర్హిషా బర్హిషాదు అధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువనే వసుధేయస్ వసువనైతి వసువనే వసుధేయస్ ఉజంతు వసుధేయస్ వసుధేయస్ జంతు యజ యజేతి యజ దేవీయద్వారా ద్వారో అస్తినా అస్తినా విషజా విషజేంద్రే ఇంద్రే సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ప్రాణన్నా వీర్యం వీర్యం నసి నసి ద్వారా ద్వారో దధు దధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇది వసువనే దేవీ ఉషాసౌ దేవీ ఇది దేవీ ఉషాసా అశ్వినా ఉషసాయుషసౌ అశ్వినా సుత్రామా సుత్రామేంద్రే సుత్రామేతి సుత్రామా ఇంద్రే సరస్వతీ సరస్వతీ సరస్వతీ మరణన్నా నవాచం వాచమాస్యే ఆస్య ఉషాభ్యాం ఉషాభ్యాం దధు దధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇతి వసువనే దేవీ జోష్ట్రీ దేవీ ఇది దేవీ జోష్ట్రీ సరస్వతీ జోష్ట్రీ ఇది జోష్ట్రీ సరస్వత్యశ్వినా అశ్వినేంద్రం ఇంద్రామవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ శ్రోత్రన్నోయోష్ట్రీభ్యాం దధు దధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇది వసువనే దేవీ ఊర్జాహూతి దేవీ ఇది దేవీ ఊర్జాహూతి దుఃఖే ఊర్జాహూతి ఊర్జ ఆహుతి దుఃఖే సుదుఖా దుఃఖేతి దుఃఖే సుదుఖేంద్రే సుదుఖేతి సుదుఖా ఇంద్రే సరస్వతీ సరస్వత్యశ్వినా అశ్వినా భిషజా భిషజావత అవత ఇత్యావత శుక్రన్నా నజ్యోతి జ్యోతిస్తనయో సనయోరాహూతి ఆహూతి దత్త ఆహూతి ఇత్యాహూతి దత్త ఇంద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవాదేవానాం దేవానాం విషజాః విషజా హోతారౌ హోతారా ఇంద్రం ఇంద్రామశ్వినా అశ్వినాషట్కారైష్కారైస్సరస్వతీ వషట్కారైరితి వషట్కారైస్సరస్వతీషిన్నాయే హృదయే మతి మటిమితి మతి హోతృభ్యాం దదు హోతృభ్యామితి హోతృభ్యాం దదురింద్రియ ఇంద్రియ వాసువనే వసువన ఇది వసువనే దేవీరస్తిస్రస్రో దేవీ దేవీరశ్వినా అశ్వినేళా సరస్వతీ సరస్వతీ సరస్వతీ సూషన్న మధ్యే మధ్యే నాభ్యాంద్రాయ ఇంద్రాయ దదు వసురింద్రియ ఇంద్రియ వాసువనే వసువన ఇది వసువనే దేవైంద్రా ఇంద్రో నరాసాంసాః నరాసాంసస్త్రివరూథః త్రివరూథ సరస్వత్యా త్రివరూథ ఇతి త్రివరూథః సరస్వత్యా అశ్విభ్యాం అశ్విభ్యామీయతే అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఈయతే రథాః రథ ఇతి రథాః రేతో నరూపం రూపమృతం అమృతం జనిత్రం జనిత్రమింద్రాయ ఇంద్రాయ త్వష్టాదధారింద్రియాణి ఇంద్రియాణి వసువనే వసువన ఇతి వసువనే దేవో దేవైః దేవైర్వనస్పతీః వనస్పతిర్హిరణ్యవర్ణః హిరణ్యవర్ణో అశ్విభ్యాం హిరణ్యవర్ణ ఇది హిరణ్యవర్ణః అశ్విభ్యాగ్నే సరస్వత్యా సరస్విభ్యామిత్యశ్విభ్యాం సరస్వత్యా సుపిప్పలః సుపిప్పల ఇంద్రాయ సుపిప్పల ఇది సుపిప్పలః ఇంద్రాయ పచ్యతే పచ్యతే మధు మధ్విది మధు ఓజో న జ్యోతిః జ్యోతిర్రేషభః ఋషభో న భామం భామం వనస్పతీః వనస్పతిర్నః నో దధాతి దశాయింద్రియాణి ఇంద్రియాణి వసువనే వసువన ఇది వసువనే దేవం బర్హిః బర్హిర్వారీతీనాం వారీతీనామధ్వరే అధ్వరే స్థీరన్నం స్థీరన్నమస్విభ్యాం అశ్విభ్యామోర్ణం వదాః అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఓర్ణం వదాః సరస్వత్యా ఓర్ణం వదాయిత్యోర్ణ వదాః సరస్వత్యా శ్యోనం శ్యోనమింద్ర ఇంద్రతే తే సదాః సదైతి సదాః ఈశాయీ మన్యుం మన్యోం రాజానం రాజానం బర్హిషాః బర్హిషా దదుః దదురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇతి వసువనే దేవో అగ్నిః అగ్నిసృష్టకృతే సృష్టకృద్దేవాన్ సృష్టకృతి సృష్టకృతే దేవాన్యక్షతి యక్షద్యథాయతం యథాయతాం హోతారౌ యథాయతమితి యథా యథం హోతారాయింద్రం ఇంద్రామశ్వినా అశ్వినా వాచా వాచా వాచం వాచాం సరస్వతీం సరస్వతీమగ్నిం అగ్నిం సోమం సోమగ్నిష్టకృతే స్పిష్టకృష్ట స్పిష్టకృతి స్పిష్టకృతే స్పిష్ట ఇంద్రాః స్పిష్ట ఇతి సు ఇష్ట ఇంద్రస్పుత్రామా సుత్రామా సవిత సుత్రామేతి సుత్రామా సవితా వరుణః వరుణో విషకే విషగిష్టః ఇష్టో దేవః దేవో వనస్పతీః వనస్పతిస్పిష్టాః స్పిష్టా దేవాః స్పిష్టా ఇతి సు ఇష్టాః దేవా ఆర్జవాః ఆర్జవా స్పిష్టః ఆర్జవా ఇత్యాజ్యవాః స్పిష్టో అగ్నిః అగ్న ఇతి సు ఇష్టః అగ్నిరగ్నినా అగ్నినా హోతాః హోతాః హోత్రే హోత్రే స్పిష్టకృతే స్పిష్టకృద్యతాః స్పిష్టకృతి స్పిష్టకృతే యశో నా నగ్రధరతే అధారింద్రియం ఇంద్రియమోర్జం ఓజమపాచితి అపాచితిగ్రస్వధా అపాచితిమిపాచితి స్వధా వాసువనే వసువనే వసుధేయస్ వసువన ఇది వసు వనే వసుధేయస్ వ్యంతు వసుధేయస్ వసుధేయస్ జంతు యజ యేతి యజ అగ్నిమద్య అద్య హోతారం హోతారమవృణీత అవృణీతాయం అయం యజమాన యజమాన పచన్ పచన్ పక్తీర్పచన్ పచన్ పురోలాసాన్ పురోలాసాన్ బధ్నన్ బధ్నన్ అస్థిభ్యాం అస్థిభ్యాం సాగం అస్థిభ్యామిస్మి భ్యాం సాగాం సరస్వత్యై సరస్వత్యై మేషం మేషమింద్రాయ ఇంద్రాయ ఋషభం ఋషభాం శృణ్వన్ శృణ్వన్ అస్థిభ్యాం అస్థిభ్యాం సరస్వత్యై సరస్వత్యామిస్మిభ్యాం సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రాన్నే సుత్రాన్నే సురా సోమాన్ సుత్రాన్న ఇది సుత్రాన్నే సురా సోమాన్ సోపస్థా సురా సోమానికి సురా సోమాన్ సోపస్థా అద్య సుపస్థా ఇది సుపస్థా అద్య దేవో వనస్పతి వనస్పతిరభవతి అభవదస్విభ్యాం అస్విభ్యాం చాగేన అస్విభ్యామిస్విభ్యాం చాగేన సరస్వతి సరస్వతి మేషేణ మేషేణేంద్రాయ ఇంద్రాయ ఋషభేన ఋషభేనాక్షన్ అక్షస్తాన్ తాన్ మేధస్త మేధస్త ప్రతి ప్రతిపచత పచతీభీషత అగేభీషతీవృంత అయీవృంత పురోళాశీ పురోళాశీరూ అపూరస్మినా అశ్వినా సరస్వతి సరస్వతీంద్రా ఇంద్రసుత్రమా సుత్రమాసురా సోమాన్ సుత్రేతి సుత్రమా సురా సోమాగ్రస్వారా సోమానితి సురా సోమాన్ స్వామద్య అద్యేషే ఋషార్షేయ ఆర్షేయ ఋషీనా ఋషీనాన్నపాత్ నపాదవృణీత అవృణీతాయం అయం యజమాన యజమానో బహుభ్యాసంగతేభ్య బహుభ్యయితే బహుభ్యా ఆసంగతేభ్య సంగతేభ్యదేష సంగతేభ్యయితి సంగతేభ్యేష మే మే దేవేషు దేవేషు వసు వసువారి వార్యాయక్షతే ఆయక్షతే యక్షత ఇతి ఇతి సా తాయా యా దేవా దేవాదేవ దేవదానాని దానాన్యదో అదుస్తాని తాన్యస్మై అస్మా ఆచ ఆచ చాస్వ శాస్వాచ ఆచ చ గురస్వ గురస్వేషిత ఇషిత హోత హోతరసి అసి భద్రవాచ్యాయ భద్రవాచ్యాయ ప్రేషిత భద్రవాచ్యాయేతి భద్ర వాచ్యాయ ప్రేషితో మానుష ప్రేషిత ఇతి ప్ర ఈషిత మానుష సూక్తవాకాయ సూక్తవాకాయ సూక్త సూక్తవాకాయేతి సూక్త వాకాయ సూక్త బ్రూహి సూక్తేతి సూక్త బ్రూహీతి బ్రూహి ఓ